शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तम् नागं पाशं च घण्टां प्रलयहुतवहं सांकुशं वामभागे नानालंकारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि पार्वतीशं नमामि त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणं त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं सर्वत्रैलोक्यकर्ता च सर्वत्रैलोक्यपावनं सर्वत्रैलोक्यहर्तारं एकबिल्वं शिवार्पणं नागाधिराजवलयं नागहारेण भूषितं नागकुण्डलसंयुक्तम् एकबिल्वं शिवार्पणम् अक्षमालाधरं रुद्रं पार्वतीप्रियवल्लभम् चन्द्रशेखरमीशानम् एकबिल्वं शिवार्पणम् त्रिलोचनं दशभुजं उमादेहार्थधारिणं विभूतिभूषितं देवं एकबिल्वं शिवार्पणं त्रिशूलधारिणं देवं नागाभरणभासुरं चन्द्रशेखरमीशानं एकबिल्वं शिवार्पणं गङ्गाधराम्बिकानाथं फणिकुण्डलमण्डितं कालकानं गिरीशं च एकबिल्वं शिवार्पणं శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిం సర్వేశ్వరం సదాశాంతం ఏకబిల్వం శివార్పణం. చిదానందరూపం చ పరమానందదం శివం వాగీశ్వరం చిదాకాశం ఏకబిల్వం శివార్పణం. శిపివిష్టం సహస్రాక్షం దుందుభ్యం చ నిషంగిణం హిరణ్యబాహుం సేనాన్యం ఏకబిల్వం శివార్పణం. అరుణం వామనం తారం వాస్తమ్యం చైవ వాస్తుపం జ్యేష్ఠం కనిష్టం మైషంతం ఏకబిల్వం శివార్పణం. హరికేశం చ నందీశం ఉచ్చైద్ఘోషం సనాతనం అఘోరరూపం ఘోరం చ ఏకబిల్వం శివార్పణం. పూర్వజావరజం యామ్యం శూన్యం తస్కరనాయకం నీలకంఠం జఘన్యం చ ఏకబిల్వం శివార్పణం. సురాశ్రయం విషహరం వర్మిణం చ వరుథినిం మహాసనం మహావీరం ఏకబిల్వం శివార్పణం. కుమారం కుశలం కూప్యం వదాన్యం చ మహారథం ఆహనన్యం చ వన్యం చ ఏకబిల్వం శివార్పణం. దశకర్ణం లలాటాక్షం పంచవక్త్రం సదాశివం అశేషపాపసంహారం ఏకబిల్వం శివార్పణం. కంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరం మహాపాపహరం శంభుం ఏకబిల్వం శివార్పణం. చూడామణీకృతవిధుం వలయీకృతవాసుకిం కైలాసనిలయం భీమం ఏకబిల్వం శివార్పణం. కర్పూరకుందధవలం నరకార్ణవతారకం కరుణామృతసింధుం చ ఏకబిల్వం శివార్పణం. మహాదేవం మహాత్మానం భుజగాధిపకంకణం మహాపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణం. భూతేశం ఖండపరశుం వామదేవం పినాకినం వామే శక్తిధరం శ్రేష్టం ఏకబిల్వం శివార్పణం. పారేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం నీలలోహితమేకాంశం ఏకబిల్వం శివార్పణం కైలాసవాసినం భీమం కామేశం త్రిపురాంతకం వృషాంకం వృషభారూఢం ఏకబిల్వం శివార్పణం సామప్రియం సర్వమయం భస్మోద్ధూళిత విగ్రహం మృత్యుంజయం సర్వసేవ్యం ఏకబిల్వం శివార్పణం దుఃఖహరణం రవిచంద్రానలేక్షణం మృగపాణిం చంద్రమౌళిం ఏకబిల్వం శివార్పణం సర్వలోకైకనాథం చ సర్వలోకైకసాక్షిణం నిర్మలం నిర్గుణం శాంతం ఏకబిల్వం శివార్పణం సర్వతత్వాత్మకం సాంబం సర్వతత్వవిదూరకం సర్వతత్వస్వరూపం చ ఏకబిల్వం శివార్పణం సర్వలోకగురుం స్థాణుం సర్వలోకవరప్రదం సర్వలోకైకనేత్రం చ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం మన్మతోద్ధరణం చైవ భవం భర్గం పరాత్పరం కమలాప్రియపూజ్యం చ ఏకబిల్వం శివార్పణం తేజోమయం మహాభీమం ఉమేశం భక్తవత్సలం భవరోగవినాశం చ ఏకబిల్వం శివార్పణం స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థితి వినాశనం కళ్యాణగుణసంఘాతం ఏకబిల్వం శివార్పణం మంజీరపాదయుగణం శుభలక్షణలక్షితం ఫణిరాజవిరాజం చ ఏకబిల్వం శివార్పణం నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకం తేజోరూపం మహారౌద్రం ఏకబిల్వం శివార్పణం సర్వలోకైక పితరం సర్వలోకైక మాతరం సర్వలోకైకనాథం చ ఏకబిల్వం శివార్పణం చిత్రాంబరం గజానందం వృషభేశ్వరవాహనం నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణం రత్నకంచుక రత్నేశం రత్నకుండలమండితం నవరత్న కిరీటం చ ఏకబిల్వం శివార్పణం దివ్యరత్నాంగుళీయాఢ్యం కంఠాభరణభూషితం నానారత్నైః మణిమయం ఏకబిల్వం శివార్పణం. సత్కాంతిం కరశాఖానఖ ప్రభం భక్తమానసహంసం చ ఏకబిల్వం శివార్పణం వామాంగభాగ విలసత్ అంబికాలక్షణ ప్రియం పుండరీకాక్షనికషం ఏకబిల్వం శివార్పణం సంపూర్ణకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణం సౌభాగ్యదం హితకరం ఏకబిల్వం శివార్పణం నానాశాస్త్రగుణోపేతం శుభమంగళవిగ్రహం విద్యావిభేదరహితం ఏకబిల్వం శివార్పణం. అప్రమేయగుణాధారం వేదకృద్రూప విగ్రహం ధర్మాధర్మ ప్రవృత్తిం చ ఏకబిల్వం శివార్పణం గౌరీవిలాస సదనం సుఖదం సుఖశాలినం కల్పాంతభైరవం శుభ్రం ఏకబిల్వం శివార్పణం సుఖదం సుఖనాథం చ దుఃఖదం దుఃఖనాశనం దుఃఖావతార భద్రం చ ఏకబిల్వం శివార్పణం సుఖరూపం రూపనాశం సర్వధర్మ ఫలప్రదం అతీంద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణం. సర్వపక్షి మృగాకారం సర్వపక్షి మృగాధిపం సర్వపక్షి మృగాధారం ఏకబిల్వం శివార్పణం జీవాధ్యక్షం జీవవంద్యం జీవాజీవసురక్షకం జీవకృజ్జీవహరణం ఏకబిల్వం శివార్పణం విశ్వాత్మానం విశ్వవంద్యం విశ్వేశం విశ్వకారణం విశ్వం విశ్వైకభర్తారం ఏకబిల్వం శివార్పణం గణాధికం గణాధ్యక్షం ప్రళయానలనాశకం జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణం. త్రయంబకం వృత్తశూరం అరిషడ్వర్గనాశకం దిగంబరం శోభనాంకం ఏకబిల్వం శివార్పణం కుందేందు శంఖధవలం భగనేత్రబిదుజ్వలం కాలాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం కంబుగ్రీవం కంబుహస్తం ధైర్యదం ధైర్యవర్ధకం శార్దూలచర్మవసనం ఏకబిల్వం శివార్పణం జగదుత్పత్తి హేతుం చ జగత్ప్రళయకారణం పూర్ణానందస్వరూపం చ ఏకబిల్వం శివార్పణం. స్వర్గేశం చ మహాతేజం పుణ్యశ్రవణకీర్తనం బ్రహ్మాండనాయకం తారం ఏకబిల్వం శివార్పణం మందారమాలానిలయం మందారకుసుమప్రియం బృందారకనుతం శాంతం ఏకబిల్వం శివార్పణం మహేంద్రియం మహాబాహుం విశ్వాసపరిపూరకం సులభాసులభం లభ్యం ఏకబిల్వం శివార్పణం బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదం పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. యుగాకారం యుగాధీశం యుగకృద్యుగనాశనం సర్వవ్యాపినమీశానం ఏకబిల్వం శివార్పణం ధూర్జటిం పింగళజటం జటామండలమండితం కర్పూరగౌరం గౌరీశం ఏకబిల్వం శివార్పణం సురావాసం జనావాసం యోగీశం యోగిపుంగవం యోగినం యోగినాం సింహం ఏకబిల్వం శివార్పణం ఉత్తమానుత్తమం తత్వం అంధకాసురసూదనం భక్తకల్పద్రుమం స్థాణుం ఏకబిల్వం శివార్పణం విచిత్రమాల్యవసనం దివ్యచందనచర్చితం విష్ణు బ్రహ్మాదివంద్యం చ ఏకబిల్వం శివార్పణం. పితరం దేవం సితచంద్రకళానిధిం బ్రహ్మశత్రుజగన్మిత్రం ఏకబిల్వం శివార్పణం లావణ్యమధురాకారం కరుణారససాగరం ध्रुवोर्मध्ये सहस्रार्चिम् एकबिल्वं शिवार्पणम् जटाधारं पावकाक्षं वृक्षेशं भूमिनायकं कामदं सर्वदागम्यं एकबिल्वं शिवार्पणम् शिवं शांतं उमानाथं महाध्यानपरायणं ज्ञानप्रदं कृत्तिवासं एकबिल्वं शिवार्पणम् सुक्युरगहारञ्च लोकानुग्रहकारणं वरदाभयहस्तं च एकबिल्वं शिवार्पणं शशांकशेखरं देवं सर्वलोकैकशंकरं गंगाधरं जगन्नाथं एकबिल्वं शिवार्पणं शरणागत दीनार्ती परित्राणपरायणं गंभीरं च वषट्कारं एकबिल्वं शिवार्पणं भोक्तारं भोजनं भोज्यं जेतारं जितमानसं करणं कारणं जिष्णुं एकबिल्वं शिवार्पणम् क्षेत्रज्ञं क्षेत्रपालञ्च परार्थैकप्रयोजनं व्योमकेशं भीमदेवं एकबिल्वं शिवार्पणं भवघ्नं करुणोपेतं शोदिष्टं यमनाशनं हिरण्यगर्भं हेमांगं एकबिल्वं शिवार्पणं दक्षं चामुण्डजनकं मोक्षदं मोक्षनाशनं हिरण्यदं हेमरूपं एकबिल्वं शिवार्पणं महाश्मशाननिलयं प्रच्छन्नस्फटिकप्रभं वेदाश्वं वेदरूपं च एकबिल्वं शिवार्पणम् धर्मं उमानाथं ब्रह्मण्यं चाश्रयं विभुं जगन्निवासं प्रथमं एकबिल्वं शिवार्पणं रुद्राक्षमालाभरणं रुद्राक्षप्रियवत्सलं रुद्राक्षभक्तसंस्तोमं एकबिल्वं शिवार्पणम् फणीन्द्रविलसत्कण्ठं भुजङ्गाभरणं प्रियं दक्षाध्वरहरं देवं एकबिल्वं शिवार्पणं नागेन्द्रविलसत्कर्णं महेन्द्रवलयावृतं महेन्द्रवन्द्यं मुनिश्रेष्ठं एकबिल्वं शिवार्पणम् चर्म वसनं మునీనామేక జీవనం సర్వదేవాది పూజ్యం చ ఏక బిల్వం శివార్పణం నిధనేశం ధనాదేశం అపమృత్యు వినాశనం లింగమూర్తిం లింగరూపం చ ఏక బిల్వం శివార్పణం భక్త కళ్యాణదం వ్యస్తం వేద వేదాంత సంస్తుతం కల్పకృత్ కల్పనాశం చ ఏక బిల్వం శివార్పణం ఘోరపాతక దావాగ్నిం జన్మ కర్మ వివర్జితం కపాలమాలాభరణం ఏక బిల్వం శివార్పణం. చర్మ వసనం విరాడ్రూపి విదారకం విష్ణుక్రాంతమనంతం చ ఏక బిల్వం శివార్పణం యజ్ఞకర్మ ఫలాధ్యక్షం యజ్ఞ విఘ్న వినాశనం యజ్ఞేశం యజ్ఞభోక్తారం ఏక బిల్వం శివార్పణం కాలాధీశం త్రికాలజ్ఞం దుష్ట నిగ్రహకారకం యోగి మానస పూజ్యం చ ఏక బిల్వం శివార్పణం మహోన్నతం మహాకాయం మహోదర మహాభుజం మహావక్త్రం మహావృద్ధం ఏక బిల్వం శివార్పణం ఏక బిల్వం శివార్పణం ఏక బిల్వం శివార్పణం. సునేత్రం సులలాటం చ సర్వం భీమ పరాక్రమం మహేశ్వరం జీవతరం ఏక బిల్వం శివార్పణం సమస్త జగదాధారం సమస్త గుణసాగరం సత్యం సత్యగుణోపేతం ఏక బిల్వం శివార్పణం మాఘే కృష్ణ చతుర్దశ్యాం శివ పూజాసు దుర్లభా దుర్లభం సర్వదేవానాం ఏక బిల్వం శివార్పణం తత్రాపి దుర్లభం మన్యే నభూమాసేందువాసరే ప్రదోషకాలే పూజాం చ ఏక బిల్వం శివార్పణం సాలిగ్రామ సహస్రాణి విప్రాన్నం శతకోటికం యజ్ఞకోటి సహస్రాణి ఏక బిల్వం శివార్పణం. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం తులసీ బిల్వ నిర్గుండీ జంబీరామలకాని చ పంచ బిల్వాని విఖ్యాత ఏకబిల్వం శివార్పణం అఖండబిల్వపత్రైశ్చ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపేభ్యః ఏకబిల్వం శివార్పణం సాలంకృతా శతావృత్తా కన్యాకోటి సహస్రకం సామ్రాజ్య పృథ్వీనాథం ఏకబిల్వం శివార్పణం. దశకోటితురంగానాం అశ్వమేధసహస్రకం సోమయాగసహస్రం చ ఏకబిల్వం శివార్పణం చతుర్వేదసహస్రాణి భారతాదిపురాణకం సామ్రాజ్య పృథ్వీనాథం చ ఏకబిల్వం శివార్పణం సర్వరత్నమయం మేరుం దివ్యకాంచనమందిరం దత్వాపి దుర్లభం పుణ్యం ఏకబిల్వం శివార్పణం అష్టోత్తరశతం బిల్వం యోర్చయేత్ లింగమస్తకే అథర్వోక్తం పఠేద్యస్తు ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అష్టోత్తరశతశ్లోకైః స్తోత్రాద్యైః పూజయేద్యథా త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రాణి భూహిరణ్య సహస్రకం సర్వక్రతుమయం పుణ్యం ఏకబిల్వం శివార్పణం పుత్ర పౌత్రాదికం భోగం భుక్త్వా చాత్రయదర్పితం అంతే చ శివ సాయుజ్యం ఏకబిల్వం శివార్పణం. సహస్రాణాం విత్తదానే చ యత్ఫలం తత్ఫలం ప్రాప్నుయాత్ సత్యం ఏకబిల్వం శివార్పణం త్వన్నామ కీర్తనం తద్వత్ తవ పాదాంబు యః పిబేత్ జీవన్ముక్తో భవేన్నిత్యం ఏకబిల్వం శివార్పణం అనేకదాన ఫలదం అనంత సకృతార్థిదం తీర్థయాత్రాఖిలం పుణ్యం ఏకబిల్వం శివార్పణం త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ భవనం శాంకరం నిత్యం ఏకబిల్వం శివార్పణం. కాలే పఠేన్నిత్యం సర్వశత్రునివారణం द्विकाले च पठेन्नित्यम् एकबिल्वं शिवार्पणम् त्रिकाले यः पठेन्नित्यम् आयुर्वर्चो धनप्रदम् अचिरात् कार्यसिद्धिं च लभते नात्र संशयः एककालं द्विकालं वा त्रिकालं यः पठेन्नरः लक्ष्मीप्राप्तिशिवावासः शिवेन सह मोदते कोटिजन्मकृतं पापम् अर्चनेन विनश्यति सप्तजन्मं कृतं पापं श्रवणेन विनश्यति जन्मांतरकृतं पापं पठनेन विनश्यति आजन्मादिकृतं पापं दर्शनेन विनश्यति दिवारात्रकृतं पापं पठनेन विनश्यति क्षणे क्षणे कृतं पापं स्मरणेन विनश्यति पुस्तकं धारयेद्देहे आरोग्यं भयनाशनं पुस्तकं धारयेद्देहे आरोग्यं भयनाशनम् ॐ निधनपतये नमः ॐ निधनपतान्तिकाय नमः ॐ ऊर्ध्वाय नमः ॐ ऊर्ध्वलिङ्गाय नमः ॐ हिरण्याय नमः ॐ हिरण्यलिङ्गाय नमः सुवर्णलिङ्गाय नमः ॐ दिव्याय नमः ॐ दिव्यलिङ्गाय नमः ॐ भवाय नमः ॐ भवलिङ्गाय नमः ॐ शर्वाय नमः ॐ शर्वलिङ्गाय नमः ॐ शिवाय नमः ॐ शिवलिङ्गाय नमः ॐ ज्वलाय नमः ॐ ज्वललिङ्गाय नमः ॐ आत्मने नमः ॐ आत्मलिङ्गाय नमः ॐ परमाय नमः ॐ परमलिङ्गाय नमः परमलिङ्गाय नमः परमलिङ्गाय नमः ॐ आत्मलिङ्गाय नमः ॐ आत्मलिङ्गाय नमः ॐ आत्मलिङ्गाय